సర్వభుజమేవైనం కరోత్య స్కంధాయాస్కన్నగంహితద్యద్భుతస్య స్కందచిత్రిః పర్యజ్ఞికరో విత్రయా వృద్ధియజ్ఞోథో రక్షసామపహత్యే బ్రహ్మవాదినో వదంత్యన్వారభ్యః పశూన్మాన్వారభ్యః ఇది మృత్యవేవాయేషణీయతే యత్పశుస్తయ్యతన్వారభేద ప్రమాయుకో విజమానస్యాదశోకల్వాగస్సువర్గాయ వాయేష లోకాయనీయతే యత్పశురుదిగన్నాన్వారభేద సువర్గాల్లోకాయ్యజమానో హీయేతమపాశ్రవణేభ్యామన్వారభదేతన్నేవారబ్ధమ్నేవానన్వారబ్ధముపప్రేష్య హోదర్హవ్యాదేవేభ్యేత్యాహేషితమోహి కర్మ క్రియతే యజ్ఞపదిం ప్రియథా విశదేత్యాహయథాయుజురేవేతరగ్నినా పురస్తాదే విరక్షసామపహత్తే పృథివ్యాః సంవృతః పాహేతి బర్హిరుపాస్యత్యస్కందాయాస్కన్నగంహిదద్యద్బర్హిజస్కన్ధ్యథో బర్హిటమేవైనం కరోతి పరాగావర్తతే ధర్యః పశోసంమానాత్ పశుభ్యదేవ తన్నింధుత ఆత్మనోనాగచ్చతి శ్రియం ప్రపశు ఏం వేద పశ్చాల్లోకా ప్రాచ్యుదానీయతే యత్పత్నే నమస్తానేత్యాహారిత్యస్య వై రస్మయాదానాస్తేభ్యదేవ నమస్కరోత్యనర్వా ప్రేహేత్యాహ భ్రాతుర్వ్యామనుత్తే ఘృతస్య కుల్యామనుషః ప్రజయాసహరాయస్తోషేణేత్యాహాయుషమేకామాశాస్తాపో దేవేషు శుద్ధాయ వైద్యాయచాయురేవైతే అసర్వాలబ్ధస్య ప్రాణాన్ శుగచ్చతి వాక్తాప్యాయతాం ప్రాణస్తాప్యాయతామిత్యాహ ప్రాణేభ్యయేవాస్య శుచకం శమయతి సా ప్రాణేభ్యోసి పృథివేగుంషు ప్రవిశతి సమహోభ్యామిహోరాత్రాభ్యామేవ పృథివ్యే శుచకం శమయత్యోషధే ప్రాయస్మై నగ్గస్వసితే వై నగంహిగుంషేత్యాహ వజ్రో వై స్వసి శాంతే పాశ్వత ఆచ్యతి మధ్యతో హి మనుష్య ఆచ్యంతిమాచ్యోజేనగంహి మనుష్య ఆచ్యం దివ్యావృత్తే రక్షసాం భాగోసేస్తమతో బలిహిరత్వాస్మైవ రక్షాగంసి నిరవదయమహగంక్షోధమంతమో నయామియోస్మాన్ క్షయంచ వయం జష్మహిత్యాహద్ధౌ వాపురుషోయం చైవ ద్వేష్టిష్టేనంద్రేష్టితాభావసమంతమో నయదేశే ఖిదతిక్షిదేవ్యాదగస్యాద్యన్నాపుతృంద్యాదయతాస్యాదన్యయాపుతృణ్యన్యయాశక్తే ఘృదేనద్యావాపుశవే ప్రాణ్వాచామిత్యాహద్యావాపుశవే ఏవరసేనానక్తిక్షన్నోరాయస్సువే రయిత్యాహయథాయజరేవేదక్రూరవిభవానేతక్కరోతి యద్భవాముఖ్యిదత్తుర్వందరిక్షమన్వేత్యాహ ప్రవాయేషోస్మాల్లోకాచ్యపదేయ పశుమృత్యవే నీయమానమన్వారభదేవ పాశ్రవణే పునరన్వారభదేస్మిన్నేవ లోకే ప్రతిష్ఠత్యగ్నినా పురస్తాదే నిరక్షసామపహత్యా అథో దేవతా ఏవ హేలాండే దిలాంధమమంగారమతిహరే నిదంతమమంగారమతిహరే దేవత అతిమన్యే దవాయో వీహిస్తోకానామిత్యాహరస్మాం విభక్త స్తోకా అవపద్యంతే గ్రంభా ఏతత్ పశూనాగ్రమోషధీనాం బరిహిరగ్రేణైవాగ్రగం సమర్థయత్ సోపోషధేష్వేవ పశూన్ ప్రతిష్టాపయతి స్వాహాగ్రదేభ్య ప్రేష్యేత్యాహ యజ్ఞస్య సమిష్ట్యై ప్రాణాపానౌ వా ఏతో పశూనాం యత్రజరాజ్యమాత్మావపారణరాజ్యమభిఘాయమభిఘాయత్యాత్మన్నేవ పశూనాం ప్రాణాపానౌ తథా స్వాహోర్ధనభదం మారుతం గచ్చతమిత్యాహోర్ధనభాస్తవే మారుతో దేవానాం వపాశ్రవణే ప్రహరతి తేనైవైనే ప్రహరతి విశోచే ప్రహరతి తస్మాద్ విష్పంచో ప్రాణాపానౌ పశుమానభ్య పురోడాశన్నర్వపతి సమే సమేనమానభదేపయా పురోడాశేన ప్రచరత్యోర్వే పురోడాశోర్జమేవ పశూనాం మధ్యతో దధాత్యసో పశోరేవ ఛిద్రమపి దధాతి ప్రధాన్యస్యోపహత్యత్ర పృచ్చతి శతం భవే ప్రాణాపానో మాహేతో పశూనాం యత్ప్రదాజ్యం పశుఖలు ఆలభ్యస్య హృదయమాత్మాభిజమేది యత్ప్రదాజ్యేన హృదయమభిధాయయత్యాత్మన్నేవ పశూనాం ప్రాణాపానో దధాతి పశునామే దేవాస్సు వర్గం లోకమాయంతే మన్యంత మనుష్యానోన్ వా భవిష్యంతే జనస్య శిరశ్చిత్వా మేధం ప్రాక్షారయన్ ప్రక్షస్థాఘోత్తరబలిద్భవతి సమేధస్సేవ పశోరవద్ధతి పశుర్మే క్రియమాణకం రక్షాగస్యనుసృజంతేంతరాయో పంచాహమనీయం చరతిరక్షసాపహత్యే పశోర్వాలభ్యస్య మనోవక్రామతి మనోతాయే హమిషోపదీయమానస్యానుబ్రూహేత్యాహమనగేవాస్యావరుంధకేకాదశావధానాన్యవర్ధతి దశమే పశో ప్రాణా ఆత్మైకాదశో యామానేవ పశుస్తస్యావద్యతి హృదయస్యాగ్రే వద్యత్యస జిక్వాయాసరక్షసో యద్వై హృదయేనాభిగచ్చతి తజ్జిక్వయా వదతి యజ్జిక్వయా వదతి తదరసోర్భిర్వదత్తేన ద్వై పశో యథా పూర్వం యస్యేవమవదాయ యథా కామముత్తరేషామవద్యతి యథా పూర్వమేవాస్య పశోరవత్తం భవతి మధ్యతో గురస్యావద్యతి మధ్యతో హి ప్రాణముత్తమస్యావద్యత్యుత్తమో హి ప్రాణో యదీతరమ్యదీతరముభయమేవాజామిజాయమానో వై బ్రహ్మజర్గేతర్భ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితుర్భ్యయేష వాలనో యః పుత్రే యజ్వా బ్రహ్మచారి వాసే తదవదానైరేవాదయతే తదవదానామవదానత్వం దేవాగురాః సంయత్తాసంతే దేవా అగ్నిమబ్రువంతయా వీరేణాసురానభిభవామే దినో ప్రవేద్వరం వృణే పశోరుద్ధారముద్ధరా ఇది సమేతముద్ధారముదహర పూర్వార్ధస్థ కులం మధ్యశ్రోణింజఘనార్ధస్థ తదో దేవాభవన్పరాసురాయత్యంగానాగం సమవద్భ్రాతుర్వ్యాది భోక్త్యే భవత్యాత్మనాపరాస్య భ్రాతుర్యో భవత్యక్షణయా వద్యతి తస్మాదక్షణయా పశవాంగాని ప్రహరంది ప్రతిష్ఠిత్యే మేధసాస్తుజో ప్రవర్ణో జిమేదో రూపావే పశవో రూపమేవ పశుషుషం నవసాయ ప్రవర్ణో జిరసోమాయేష పశూనాయ్యోరసమేవ పశుషుధాది పార్శ్వే నవసా హోమం ప్రయోతి మధ్యం మాయేదశూనాయ్యత్పార్శ్వగూరసేష పశూనాయ్యద్వసాయత్పార్శ్వే నవసా హోమం ప్రయోతి మధ్యత ఏ పశూనాగుందంతసాయ్యంతి మాయేదశుయత్సం యమయంత్యైంద్ర ఖలు మే దేవతయా ప్రాణ ఐంద్రో ప్రాణ ఐంద్ర ప్రాణో అంగే అంగే నిదేహ ప్రాణాపానాభూరిచేతకుంతమేత్యాహ్వాష్ట్రాహి దేవతయా పశవో విషలోపాయత్సలక్ష్మానోభవచేత్యాహ విషలోపాక్యేతే సందస్వ లక్ష్మాణ ఏతర్హి భవంతి దేవత్రాయంతమవచేత ఖాయోణత్వా మాతా పితరో మనంత్యాహానుమతమేవైన మాత్రాసువర్గం లోకం గమయత్యర్థత్యేవ సా హోమం జుహాత్యసో వా అర్ధత్యమర్ధత్య గిమేరసేనానక్తిశో జుహో దిశకేవరసేనానక్తిశో దిగ్భ్యగేవోర్గరుణసమవరుంధే ప్రాణాపానో వా ఏతో పశూనాయ్యప్రదాజ్యం వానస్పత్యా ఖలు వై దేవతయా పశుభో యత్ప్రదాజ్యస్యోపహత్యాహ వనస్పతయేన బ్రోహి వనస్పతయ ప్రేష్యేది ప్రాణ ేవ పశుషదాన్యస్మభక్తం సమవద్యస్మాన్నారూపా పశవో యోష్ణోపసింధ్యోవాయేష పశూనాన్యద్యోరసమేవ పశుషదాపహ్వయతే పశవో వా ఇడా పశూనేవోపహ్వయతే చతుర్పహ్వయతే చతుష్పాదో హి పశవోయం కామజేత పశుస్యాదిత్యమేతస్కందస్మాదధ్యాం వేదో రూపా వై పశవో రూపేణైవైనం పశుభ్యోనిర్భజ కామగేత పశుమాన్ సాధిమేతస్వత్తస్మాదభ్యాన్ మేదో రూపా వై పశవో రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి ప్రజ ప్రజాపతిర్యజ్ఞమసృజరసహార్జం పునస్తాదసృజన పశుమధ్యదఃపుణధార్జం పశ్చాత్తస్పాదార్జేన ప్రయాజాయుజ్యందే పశునా మధ్యదఃపుణధార్జేనో యాజాస్తస్మాదేతన్మిశ్రమివ పశ్చాత్ సృష్టగ్యేకాదశానూ యాజానియజతిదశమే పశవః ప్రాణా ఆత్మైకాదశో యావానేవ పశుస్తమనుయజతిఘ్నంతి వా ఏతత్ పశుయత్సం ప్రాణపానో ఖలు పశూనాజ్యంపృషదాజ్యనో యాజాని యజలి ప్రాణపానా పశుషు దాదే యజ్ఞే ప్రజాపతి ప్రజా అసృజతా ఉపయ్యేవాసృజయజ ఉపయజలి ప్రజాజమానసృజలేఘనార్థాధ్య ప్రజా ప్రజాయంతేష్టమి మతోవద్యష్టమి మతో హి ప్రజా ప్రజాయంతే సంభిందన్నవద్యది ప్రాణానామ సంభేదాయన పర్యావర్తయత్పర్యావర్తయర్త ప్రజా గ్రాహుక సత్ సముద్రం గచ్చస్వాహేత్యాహరేతగేవ చంద్రక్షం గచ్చ స్వాహేత్యాహాంజలిక్షేణైవాస్మై ప్రజా ప్రజలయత్యంజలిక్షన ప్రజా ప్రజాయంతే దేవగం సవితారం గచ్చ స్వాహేత్యాహపితృప్రసూత ఏవాస్మై ప్రజా ప్రజలయత్యహోరాత్రే గచ్చ స్వాహేత్యాహోరాత్రాభ్యామేవాస్మై ప్రజా ప్రజలయత్యహోరాత్రే క్షణ ప్రజా ప్రజాయంతే మిత్రావరుణ గచ్చ స్వాహేత్యాహ ప్రజాస్వేమ ప్రజాదాదు ప్రాణపానోధారి సోమం గచ్చ స్వాహేత్యాహ సౌమ్యా ప్రజాయజ్ఞం గచ్చ స్వాహేత్యాహ ప్రజా యజ్ఞయాకరో ఛందాగంసి గచ్చ స్వాహేత్యాహ పశుభోమే ఛందాగంసి పశో దేవావరుంధే ద్యావా పృథివే గచ్చ స్వాహేత్యాహ ప్రజా ప్రజాద్యావా పృథివేభ్యామ భగత పరిగృహాజన దివ్యం గచ్చ స్వాహేత్యాహ ప్రజాభ్యవ ప్రజాభ్యో వృత్తిర్నిగచ్చత్యజ్ఞం వయే స్వానరం గచ్చ స్వాహేత్యాహ ప్రజా ప్రజాదా అస్యాం ప్రతిష్టాపయతి ప్రాణానాం వాగేషో వద్యతి యో వద్యతి కుతస్య మనో మేహార్తి యచ్చేత్యాహ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే పశోర్వాలబ్ధస్య హృదయ గోషురక్షతి సా హృదయ సోనమభిదవే పృథివ్యాగోహృదయ పృథివేగం శుచాత్మయేతరప్సవశుచాత్మయే శుష్కస్థాద్రశ్చాముద్వాసయద్భయశాంతేయం దశ్యాకంధ్యాయేన అర్పయతి దేవాయజ్ఞమాజ్ఞేభ్యభయం దదతోయదత్తదిష్టదతృపంపసతరుణయిదమిషద్వసదేవరీణ వసదేవరీతం తస్మిన్ ప్రాతర్న సమశబ్దమంతరప్సుప్రావేశయంతావసదేవరేరభవన్ వసదేవరే గృహ్ణాదయజ్ఞే వసదేవరే యజ్ఞమేవారభ్య గృహేత్వాపవసయస్యా గృహీతా అభినిమ్రో చేతనారబ్ధోస్ యజ్ఞస్యాజ్ఞం విచ్ఛిన్యాజ్యోనిష్ట్యా గృహేగాభ్యరణ్యం వాధాగ్రశుక్రాణామేవ గృహ్ణాభ్రాహ్మణో బహుయాజీరస్ కుంభ్యానాం గృహ్ణేగా స్వహి గృహీత వసదేవరే గో వసదేవరేర్గృహ్ణాది వసభోవే వసదేవరే పశో నేవారభ్య గృహే త్వపవసదేతం వేపం జిష్టం గృహ్ణేయాం నిర్మాగాస్మా పశవస్య ప్రదేపం జిష్టం గృహ్ణాది ప్రతిదేవాస్మే పశోన్ గృహ్ణాదేంద్ర ేభ్యయజ్ఞయకం సదేవ పాసేవస్థాయవేభ్యయజ్ఞయాస్తవాహంతేరీయాజ్ఞమతిమన్యేతనస్థావరాణాయ్యాద్వరుణగృహీతాస్థావరాణాయ్యేణేనాస్తయజ్ఞం గ్రాహయ్యోరాత్ర ప్రవిశయస్మాత్తామ్రాపోవాదశేన్నక్తం భవత్యపోహ ప్రవిశయస్మాచ్చంద్రాపోనక్తం దదృశ్యే ఛాగాళీ చాదపదస్తు సంధో గృహ్ణాత్యః రాత్రయోరేవాస్మై వర్ణం గృహ్ణాది హవిష్పదేరివాహవయత్యాహ హవిష్కృతానామేవ గృహ్ణాది హవిష్మాగుంహస్త సూర్యత్యాహ శుక్రాణామేవ పశుమంతం కరోతి సర్వదః పరిహరతి రక్షతామవహత్యా ఇంద్రాగ్నిస్తేత్యాహితాగ్నే ధ్రౌపవాసయత్తే యజ్ఞస్యాపరాజితంగిరాజిదంతదేవేనా ఉపవాసయతి యదః ఖలు వే యజ్ఞస్తమిదస్య న క్రియతే యజ్ఞగోరక్షాకస్య వదనంతి యద్వహంతీనాం గ్రహ్ణాది క్రియమాణమేవ తద్యజ్ఞస్య సయే రక్షసామనంగమచారాయణ్యేతాయంత్యాదీయమాజ్ఞస్వత్యై బ్రహ్మవాదినా వదంతి సత్వాధ్వర్యస్యాగ్స్వామముపావహరన్ సర్వాభ్యో దేవతాభ్యోపావహరేభ్యేతేన కరోతి మనసేత్యాహ పితృభ్యేతేన కరోతి ప్రాధూర్యాయత్యాహ దేవేభ్యేతేన కరోత్యేతావదేవై దేవతాస్తాభ్యయవై సర్వాభ్యముపావహరతి పురావాచ ప్రవచిరణ భాగముపాకరోమస్య పరిద్యా తృష్ణుభేమస్య జగత్యా పశుకామస్యానుష్ఠుభా ప్రతిష్టా కామస్య పంచాయజ్ఞకామస్య విరాజాన్నగామస్య హోతేమనం నమృతే మా పశ్యే దివా వేదాహయ్యోమో జుహోదయ్యుక్ష పరిధో నివాత్రోర్వదూనావృత్తి దేవస్థాశ ప్రసవైర్గ్రామానమాదత్తే ప్రసూత్యాశ్వినా బాహుభ్యామిత్యాశ్వినో హి దేవాస్తాభ్యామిత్యాహత్తే పశవో వై సోమో జ్ఞానముపాగం సశమనో ఇదుపాగం సశమనమభివేదే జ్ఞానమేవ పశుతేంద్రాయత్తేంద్రాయత్తేమిేదేంద్రాయ సోమాక్రియతే పంచకృత్వమి పంచాక్షరాంగిపాంతో యజ్ఞో యజ్ఞమేవాపరంధే పంచకర్పస్థోష్ణేంద్రసంపద్యం చేక్షరా విరాడన్నం విరాజ్యాజైవాన్నాజవరుంధే స్వాత్రాస్థవృత్రైత్యాహైషవాపాయుమపేక్షోమాప్స్వాత్మార్చ జగత్తే సోమ జగిత్యోదిత్యాహైభ్యవే ఏనం లోకేభ్యః సంభరతి సోమో వైరాగాదిశో న ప్రావిశత్ ప్రాగపాకుతకధనాగిత్యాహరిభ్యయమేనకం సంభరత్య సోదిశమేవా మా అవరుంధ్రేం వనిష్పరేత్యాహ కాముకాయేన అగ్నిస్త్రియా భవంతి ఏవం వేదయత్తే సోమాదాభ్యం నామజాగ్రేత్యాహైషమై సోమస్త సోమపీఠోని ఏవం వేద సౌమ్యామాప్యమార్చతిభ్యంతి ేవైనం ప్రాణావాగుంశమః ప్రాణా ప్రాణో వాగేషయతు పాగుంశర్యతు పాగుష్మగ్రాగ్రాయక్యం చే ప్రాణమేవానుప్రయం చరణోహస్పాహోపవేద ప్రాణ సమరేవాయ్యగౌరగ్రస్థాపయాగ్రస్థదేన రామే కష్టో గత్వాష్టాక్షరా గాయత్రీ గాయత్రం ప్రాదస్తవనం ప్రాదస్తవనమేవ తేనాదశ గత్వా ద్వితీయమేకాదశాక్షరా తిష్టత్రయిష్ట మాభ్యంజనకం సవనం మాభ్యంజనమేవ సవనం చేశకర్తృతీయం ద్వాదశాక్షరాగమంతరీయమనంతరీయమేతాగం హవాపదయజ్ఞస్కందాయాస్కన్నగౌహిరస్కందాయత్రీ భావ ప్రాదస్తవనేనాదివాదయత్రివాదగ్రాతం స్మాదష్టావష్టో కృత్వాభిరత్యం బ్రహ్మవాదిలా వదంతి పవిత్రవంతోన్యగ్రహాయత్యం దేకిం పవిత్రము పాగుంశరి వాక్ పవిత్ర ఇది బ్రూజా వాచస్పదయవస్తవాజి నిత్యాహ వాచైవైనం పవైరి విష్ణాగుంశుభ్యామిత్యాహ విష్ణోచేతాపుంశో యో సోమస్య గభస్తి బోధయిత్యాహ గభస్తి నాయనం పవయతి దేవో దేవానాం పవిత్రమసేత్యాహ దేవోత్యేషం దేవానాం పవిత్రయ్యేషాం భాగోషయేభ్యస్తేభ్యహజేషాయ భాగస్తేభ్యజయం గృహ్ణాయ స్వాం కృతోషేభ్యః ప్రాణమేవ స్వమగతమధుమదేర్నిరస్కృతేభ్యః సర్వమేవాస్మాయిరగ్రస్పదయతి విశ్వేభ్యస్తేంద్రియేభ్యోర్వ్యేభ్యః పార్థివేభ్యేత్యాహోభయేష్వేవ దేవ మనుష్టేషు ప్రాణాన్ దధా విమనస్పాష్మిత్యాహ మన ఏవాశ్రుత పూర్వంతరిక్షమన్వేత్యాహ అంతరిక్షేమోహి ప్రాణ స్వాహుభవ సూర్యాయేత్యాహ ప్రాణా వై సుభవసో దేవాస్తేష్ పరోక్షం జుహోతి దేవేభ్యస్తామరీజిభ్యేత్యాహ నిత్యస్తమేదశ్వయో దేవామరీజిమాస్తేషాంతర్భాగేయంతానేవ దేన ప్రేణాది కామయేన వరుషక పర్జన్యశ్చాలిలీతాహస్తేనృద్యాదృష్టిమేవ నియచ్చతి గది కామయేతావరుషక స్యాదిత్యుత్తానేన దేవేన పరేశ్చేత్యాహ దేవదేవా పరే గేదా భవన్మాతయస్మేత్యాహయజ్ఞాదేవయమానందాంతరే కృపయామగృహీతోదేత్యాహ పానస్తృత్తేపవిత్రమాగస్వంతర్యామో వ్యానముపాగం కామయేద ప్రమాయకస్ ప్రాణాపానో విక్షయత్య ప్రమేయవేగం కామయేద ప్రమాయకస్ ప్రాణాపానో సంతనో నిధర్మమాయే వాగ్వాయేంద్రవాయవోయేంద్రవాయవాగ్రాగ్రహాగ్రహ్యంతే భాగమేవాను ప్రయంతి వాయుం దేవాబ్రువాన్ సోమయో రాజామయోహనామేవిరం వృణే మదగ్రాయే వోగ్రహాగ్రాయ తస్మాదేంద్రవాయవాగ్రాగ్రహాగ్రహ్యంతే నమగ్రాన్ స్వోయత్తం దేవాధోపాధుష్టమంతే వాయుమభ్రవర్ణ్యం ేవత్యాహ్యాంగాయస్థాహన్నాదేవత్యాన్ని వాయువ్యాహ్యుచ్యేవాస్పదయత్యస్మాద్యూయత్ విషజంతి వాయుస్పదయుదాస్య విగ్రహమన్నాంద్రాబ్రవేద్వరం వృణా సమయా విగృహేధ్వం మద్దేవత్యా సోమాన్నాయామృహే సంభూతాయమర్మయాక్షాల్పాన్యస్తేతస్మాదేవాహవాగ్వేవహాచ్యాగదావధత్తే దేవాయంద్రమభ్రమణ్యమాన్ద్రవాచం వ్యాకుర్వేదో బ్రవేద్వరం వణే మహ్యం చైవేష వాయవేద సహృత్యాదాయితస్మాదేంద్రవాయవః సహృత్యదేతామింద్రమభ్యదో భక్రం వ్యవ్యాగ తస్మాదియ్యాగృతావాగుజ్యదస్మాత్సగదింద్రాయమ్యదోర్వాయవేద్వీషవదావృణీత మిత్రం దేవాబ్రువాన్ స్వమగో రాజానయోహనామేవిహకం సర్వస్య వా అహం మిత్రమస్మేవ్రవేద్వరం వృణే పయసైవ మే సోమగ్రేణం నిలితస్మాహం మైత్రావరుణం పయసా శ్రేణం నిలస్మాహత్సవో మాహక్రామం మిత్రస్తం క్రోరమగరి క్రోరమివ ఖలు వాహేష కరోదయ సోమే నగజతే తస్మాహోపక్రామం మిత్రగంధమద్ధయతి పశుభర్గజమానం పురా ఖలు వావైవం మిత్ర వేద పవత్రోరం చక్రుడ పశవః క్రమిష్యంతే సోమగౌరాజానగౌహనామేవిరం వృణే మహ్యం చైవేష మిత్రాయ సహకృత్యాదాయ తస్మాత్రావరుణః సహకృత్యేతస్మాజానమగం శుభవాంద్యవైశ్యవైశ్యగం శూద్రేణ శూద్రం నవాదివాణక్తమాసేద్యావృతమిత్రావరుణావ్రువం నిదన్నో వివాసయతమితావ్రూతా ేంద్రవాజమోర్వమైత్రావరుణాధ్యక్ష్యే ప్రాణపానోక్ష్యేతో యదుపాశ్వంతర్యామో మిత్రో హరదన యద్వరుణో వాయుధుమ్యోచ్చద్యున్మేత్రావరుణోధ్యే యజ్ఞిరాచ్యే దేవా అశ్వినామ్రవన్ భిడజో వైష్టయ్రూతా పరం వృణావహే గ్రహేమ్రావిగిహ్యతమిశ్రమగృహంతో వైదో యజ్ఞిర ప్రతిశత్తాశ్వినోగచ్చే యజ్ఞేతౌ దేవాబ్రువన్నపూతౌ వా ఇమో మనుష్యజనో భిడజా విలితమాణేన కార్యమపోతోభ్యోగభిక్తో బహిష్పవమానేన పవయుక్తాభ్యామేతమాశ్రమగృహంత తస్మాద్భగిష్మవమాణే సురాశ్వినోగృహ్యతే తస్మాదేవం విదుషా భగిష్మవమానముపసత్య పవిత్రం వేదగిష్మవమాన ఆత్మానమేవమయతేతయోషజ్ఞం విన్యదశలగ్నౌ తృతీయమప్సృతీయం బ్రాహ్మణే తృతీయం తస్మాదుల పాత్రముపనిధాయ బ్రాహ్మణం దక్షిణతో భేషజం కుర్యాద్యావదేవ భేషజం తేన కరోతి సమర్థుగమస్య కృతం భవతి బ్రహ్మపాదినా వదంతి కస్మాత్ ఏకమాత్రాద్విదేవత్యాగృత్యం తే ద్విపాత్రాహూయంతేకపాత్రాగృత్యం తేనస్మాదేకోహం తదస్ప్రాణోద్విపాత్రాహూయం తేనస్మాద్భౌద్వో బహిష్టాత్ ప్రాణాస్ప్రాణావాగేతే యద్విదేవత్యాపశవగిణాయ దిధాం పూర్వాన్విదేవత్యే భ్యముపహ్వగేత పశుభిః ప్రాణానంతర్థశీల ప్రవాయుకస్యాద్విదేవత్యాం భక్షయిత్తేనావమహ్వయతే ప్రాణాదేవాత్మం ధిత్వా పశోనుమహ్వయతే వాగ్వాహైంద్రవాయవశ్చక్షుర్మైత్రావరుణః శ్రోత్రమాశ్వినః పురస్తాదైంద్రవాయవం భక్షయతి తస్మాత్ పురస్తాత్ వాచావదతి పురస్తాన్మైత్రావరుణం తస్మాత్ పురస్తాత్ చక్షుషా పశ్యతి సర్వదః పరిహారమాశ్వినం తస్మాత్ సర్వదః శ్రోత్రేణ శృణోతి ప్రాణామాఘేతే యద్విదేవత్యా అరిక్తాని మాత్రాని సాధయతి తస్మాదరిక్తాంతరతః ప్రాణాయతః ఖలు వై యజ్ఞస్య విదర్శన క్రియతే తదను యజ్ఞగోరక్షాగస్య వజరంతి యదరిక్తాని మాత్రాని సాధయతి క్రియమాణమేవ తద్యజ్ఞస్య శయ్య రక్షదామనందవజానాని దక్షిణస్య హవిర్ధానస్యోత్తరస్యాం వర్తన్యాగం సాధయతి వాచ్యేవ వాచం తథా చాతుతీయసమనాత్ పరిశేలే యజ్ఞస్య సందత్యై బృహస్పతిర్దేవానాం పురోహితాధీక్షన్నామర్కావసురానాం బ్రహ్మన్వంతో దేవాసన్ బ్రహ్మన్వంతో సురాస్తే యేన్యోన్యన్నాశక్తుమన్నభివసంతే దేవాశ్చండామర్కా ఉపామంత్రయం దామబ్రూతాం వరం వృణామహై గ్రహామేవ నావత్రామి గృహ్యేతామిదాభ్యామేతో శుక్రామంచినావగృహ్ణం తదో దేవా అభవన్ పరాశురాయస్యైవం విదుడశ ప్రామంచినో నిత్యేనే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యా భవతి తౌ దేవా అపునద్యాత్మన ఇంద్రాయాదిహ పరమణత్తౌ షండామర్కౌ సహా మునే నిబ్రూయాద్యం దృశ్యాద్యమేవ ద్వేష్టితేనైనౌ సహా పునదే సప్రథమ సంకృతిర్ విశ్వకర్మే దేవైనావాత్మన ఇంద్రాయాదిహ బలింద్రోచ్యేతాని రూపాని కరిక్రదరసౌ ఆదిత్య శుక్రశ్చంద్రమా మంచ విగృహ్య ప్రాంచౌష్ణామ తస్మాత్ంచౌర్యంతో నశ్యంతి ప్రత్యంజా భావృత్యజుహుతస్తస్మాత్ ప్రత్యంజౌర్యంతో పశ్యంతి చక్షుధీవాంచినో నాసికోత్తర వేదనభిదః పరిక్రమ్య జుహుతస్తస్మాదభిదో నాసికాంచక్షుషే తస్మాన్నాసికయా చక్షుషే విధురే సర్వదః పరిక్రామదో రక్షసామపహత్తి దేవామయ్యా ప్రాజేరాహుదేరజుమవ్యే ప్రాణదంతగా ప్రదేదేర్య పశ్చాదసురా ఆసంతాగస్తాభిరపాణదంత ప్రాజీరణ్యాహుదయో భూయంతే ప్రత్యంజో శుక్రామంచినో పశ్చాచైవ పురస్తాచైవమానోర్ధాదుర్భ్యాన్ ప్రణదురేతస్మాత్ పరాజే ప్రజా ప్రవీయంతే ప్రదేదేర్జాయంతే శుక్రామంచినో వాను ప్రజా ప్రజాయంతే త్రేశ్చాద్యాస్త సువీరా ప్రజా ప్రజనయన్ పరే శుక్రజోదిషాదు ప్రజా ప్రజా ప్రజనయన్ పరే మంచి మంచిజోదిషేత్యాహైతావే సువీరాయ అత్రిహేతాస్సు ప్రజాయ ఆద్యాయేవం వేదాద్యస్య ప్రజాయనేనాద్యా ప్రజాపదే రక్షస్వ యత్తత్పరామదత్తద్విగంకతం ప్రావిశత్తద్విగంకతేనారమదతద్యవం ప్రావిశత్తద్యవేరమదతద్యవస్తయభక్తం యద్వైగంకతం మంత్రిపాత్రం భవతి శక్తభిశ్రేణాది ప్రజాపదే చక్షుస్సంభరతి బ్రహ్మపాదినా వదంతి కస్మాత్ సత్యాన్ మంచి పాత్రకం సదో నాశ్రులయిత్యాహాత్మపాత్రకం హేతి ప్రోఢ్యాభ్యదష్టమేతాన్ధ్వర్యస్యాదార్యమార్చేత్తస్మాన్నాశ్రులే దేవాయ్యే కుర్వదే దేవా పశ్యంతాన గ్రంథలతో వేదేగ్రం పర్యాగలయస్యేవం విదుషాగ్రయణాగ్రాగ్రహాగ్రత్యం జయగ్రమేవ సమానాధాన్ పర్యేదర్చాభ్యాతృవ్యపదాగ్రంథేయాభ్యాతృతస్యేవృత్తాగ్రగుణమానాభ్యేదేవాదివ్యేకాదశస్థేత్యాహైతావతేర్వే దేవతాస్తాభ్యగేమేనకం సర్వాభ్యోగృహ్ణాశ్వేభ్యస్వా దేవేభ్యహవేష్దేవ కేషు దేవత యావాగ్మై దేవేభ్యోపాక్రామద్ఞాయాతిష్టమానా తోష్ణేంగ్రహాణగ్రంథామన్యతవాగంతర్జన్యమేమేఘాగ్రహణం ప్రత్యాగచ్చత్తదాగ్రహణస్యాగ్రహణత్వం తస్మాగ్రహణేవాగ్రహణ తోష్ణేర్భ్యంతేయతి మహాఖయ్యతి నాపలాత్ సామేత్యుపావసృజత్యమేవ తదద్ధర్యురాజ్ఞమారభ్యవాజం విసృజేత్రుద్గాత్ర ృణీతే ప్రజాపతిర్మాయణయదాగ్రయణయదాగ్రయణం గృహేత్వాహింకరోజి ప్రజాపతిరేవదత్ప్రజాభిజిఘ్రదిరస్మాద్దత్సంజాతంగోరభిజిఘ్రత్యాత్మాయేషయజ్ఞస్యయదాగ్రయణ సమనే సమనేభిగృహ్ణాత్యాత్మన్నేవ యజ్ఞం సంతరాత్యుపరిష్టాదాలయదలేతదేవదత్తాదువగృహ్ణాభిప్రజలయత్యేవద్రహ్మవాదినామనంతిగస్మాత్ సత్యాద్గాయత్రేకనిష్టాఛందాగుం సదీ సర్వాణి సవనాని వహేకాయత్రయైవ్రేణష్టమేవ తదభిత్రయం సర్వాణి సవనాని వహలి తస్మాద్వత్సవపాకరంగౌరభినివర్తతే. ఓం ఇంద్రో భద్రాయ వజ్రముదయచ్చత్సమిత్రో వజ్రాదుజ్జదాదభ్యేచ్చాప్రవేన్మామే ప్రహారస్తి వాగితం వయవీర్యం దత్తే ప్రదాస్యామే జులస్మా ఉచ్చం ప్రాయచ్చత్తస్మై ద్వితీయముదయచ్చాప్రవేన్మామే ప్రహారస్తి వాయుదం వయవీర్యం దత్తే ప్రదాస్యామే జులస్మా ఉచ్చమేవ ప్రాయచ్చత్తస్మై ద్వితీయముదయచ్చత్తం వైష్ణవ ప్రవేన్మామే ప్రహారస్తి వా ఇదం వయ వీర్యం దత్తే ప్రదాస్యామే జులస్మా ఉచ్చమేవ ప్రాయచ్చత్తం నిర్మాయం భూతవహనేజ్ఞోహితస్య మాయాసేంద్రదుక్షోక్ష్యత ఇంద్రియమేవ తద్వీర్యం యజమానాభ్యాదుర్యస్య వృంద్రయింద్రాయత్వా బృహద్వదేవయస్వదేత్యాహేంద్రాయ హిశులం ప్రాయచ్చత్తస్మై ప్రావిష్టవేత్యాహయదేవ విష్ణరన్వరిష్ఠదయేతస్మా పునర్హమస్మాన్యర్గృహ్ణాయస్మాదుఃఖ్యగౌదగంస్మాదక్షరస్మాదేయంతం బ్రహవోలయం జిరస్మాదే గో బహూనా భద్రభవజిరస్మాదే గో భక్ష్మేర్జాయాజి ప్రయమిత్యంతరాహవనీయం చ వ్యర్థానం జరిష్టన్నపణేదానమేవ యజ్ఞసేనార్పయది కామయమాయం యజ్ఞసేనార్పయమిత్యంతరాహదోహ వ్యర్థానే నిష్టన్నమనే జలమానమేవ యజ్ఞసేనార్పయది కామయ జలస్యాజ్ఞసేనార్పయమిసలభ్యామనయ్యాజ్ఞసేనార్పయది. ఆయుర్వాయేతద్యజ్ఞస్యభ్రమముత్తమాగ్రహాణ్యేతస్మాదాయ ప్రాణానామత్తమం మోర్ధానం దివ అరతిం పృథివ్యా ఇత్యాహ మోర్ధానమేవైనకం సమానానాంగరోదివైష్వానరపతాయనాథమగ్నిమిత్యాహ వైష్వానరగౌహి దేవతయాయుర్భయదో వైష్వానరోగిత్యదేతస్మాదుభయదః ప్రాణ అధస్తాచోపరిష్టాచార్థినోన్నేర్ఘ్రహానిత్యం దేర్ధే ధృవస్తస్మాదధ్యమాన్ ప్రాణోన్యేధా ప్రాణానామపోక్తేన్యేగ్రహాః సాధ్యంతేనుపో ధ్రువస్తస్మాదస్రాణ్యా ప్రజా ప్రతిష్ఠంతి భాగం సేనాన్యాసురావాహంత ధ్రువస్ ధ్రువత్తయ్యుభముత్తరస్వ ఆత్మా హోదాయ్యాత్మన్నేవ్యాయుర్దాదిపురస్తాదుఃఖస్యాహుపురస్తాధ్యాయుషో భుంజే మధ్యతో మణిరగిత్యాహుర్మధ్యమేణ్యాయుషో భుంజే వైష్దేవ్యాశ్యమానాయమపనయతి వైష్దేవ్యో వై ప్రజా ప్రజా సేవాయుర్దాది యజ్ఞేన మే దేవా సువర్గం లోకమాయంతే మన్యంత మనుష్యానోన్వా భవిష్యంతి ఇతే సంవత్సరేణ యోపయత్వా సువర్గం లోకమాయంత మృషయతు గ్రహే దేవాను ప్రాజానలయతుర్గ్రహాయత్యం తే సువర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై ద్వాదశనిత్యం తే ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరస్య ప్రజ్ఞాత్యై సా ప్రథమో నిత్యేతే సహోత్తమో తస్మాద్వౌ ద్వాభృతో ముఖమృతు పాత్రం భవతి కోహిద్యోనాతో నేమ ప్రేణాత్ృతుభిర్దుష్పదేమోన్ ప్రేణాదిపునరదునాహద్విపదగేమ ప్రేణాత్ృదునా ప్రేష్యర్తాహత్తభిర్దుజుస్తస్మాచ్చతుష్పాద పశవరుతోనుపజీవం గద్యపునరదునాహస్మాద్విపాదశ్చతుష్పద పశోనుపజీవం ఋదునా ప్రేష్యర్హత్కర్తాహత్ ృతమన ప్రపద్యే దత్తమోహుకాక్షిణేన ప్రపద్యతే ప్రసిద్ధం ప్రతి ప్రస్థానోత్తరేణ్మాసో దక్షిణేనేషదుత్తరేణోపయామృహీతో స్త్రయోదశో మాసయిత్యాహస్తమే ప్రీణాతి సువర్గాయ మాయే లోకాయ గృహ్యంతే జ్యోతిరింద్రాగ్నేంద్రాగ్నమృతపాత్రేణ గృహ్ణాది జ్యోతిరేవాస్మా ఉపరిష్టాద్ధారి వర్గస్థ లోకస్యానుఖ్యాప్యావోజోభృతో మాయేతో దేవానాగ్నేంద్రాగ్నేమోదేవాంద్రేవైశ్వరేవో శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వరేవ్యో వై ప్రజా అసామాదిత్య శుక్ర శుక్రపాత్రేణ గృహ్ణాస్మాదసామాదిత్య సర్వా ప్రజా ప్రత్యంగులే మన్యతే మాం ప్రత్యుతగాదిరేశ్వరేవం శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వరేభ్యో మే ప్రజాస్తేజ శుక్రో యద్వైశ్వరేవం శుక్రపాత్రేణ గృహ్ణా